పై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు, లోక జనని శాంభవి నీకు దండాలు. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు, లోక జనని శాంభవి నీకు దండాలు. కుదిసేను కరుణారసము వెళ్ళి విదిసేను